నమః హరిః గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద శృణ్వన్నోదిభిః సీదసాదనం ఓం గణానాం త్వా గణపతిం గణపతిగుం హవామహే గణపతిమితి గణపతిం హవామహే కవిం కవిం కవీనాం కవీనాముపమశ్రవస్తమం ఉపమశ్రవస్తమమిత్యుపమశ్రవః తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం జ్యేష్ఠరాజమితి జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణః బ్రహ్మణస్పతే పత ఆనః శృణ్వన్ శృణ్వన్నోతిభిః ఓతిభిః సీద ఓతిభిర్జ్యోతిర్భిః సీద సాదనం సాదనమిది సాదనం ఓం కృష్ణయజుర్వేదే ప్రథమకాండే ప్రథమ ప్రశ్న ప్రారంభః ఓం ఓర్జే ఓర్జే వాయవః వాయవస్థ స్థోపాయవః ఉపాయవస్థ ఉపాయవ ఇత్యుప ఆయవః స్థదేవః దేవోవః వత్సవితా సవితా ప్రాప్పయతు అర్పయతు శ్రేష్ఠతమాయ శ్రేష్ఠతమాయ కర్మణే శ్రేష్ఠతమాయేతి శ్రేష్ఠతమాయ కర్మణ ఆప్యాయధ్వం గాయధ్వమగ్న్యాః అగ్న్యా దేవభాగం దేవభాగమూర్జస్వతీః దేవభాగమితి దేవభాగం ఊర్జస్వతీః పయస్వతీః పయస్వతీః ప్రజాపతీః ప్రజాపతీరణమీవాః ప్రజాపతీరితి ప్రజాపతీః రణమీవా అయక్ష్మాః అయక్ష్మా మా మావః స్తేన స్తేన ఈషత ఈషతమా మాఘషగుంసః అఘషగుంసో రుద్రస్య అఘషగుంస ఇత్యఘషగుంసః రుద్రస్య హేతిః హేతిః పరి పరివః వో వృణక్తు వృణక్తు ధ్రువాః ధ్రువాస్మిన్ అస్మిన్ గోపతౌ గోపతౌ స్యాత గోపతావితి గోపతౌ స్యాత బహ్వీః బహ్వీర్యజమానస్య యజమానస్య పశూన్ పశూన్ పాహి పాహీతి పాహి యజ్ఞస్య ఘోషత్ ఘోషదసి అసి ప్రత్యుష్టం ప్రత్యుష్టకం రక్షః ప్రత్యుష్టమిది ప్రతి ఉష్టం రక్షః ప్రత్యుష్టాః ప్రత్యుష్టా అరాదయః ప్రత్యుష్టా ఇది ప్రతి ఉష్టాః అరాదయః ప్రేయం ఇయమగాత్ అగాద్ధిషణా ధిషణా బరిహిః బరిహిరచ్ఛ అచ్ఛమదనా మనునా కృతా కృతా స్వధయా స్వధయా వితష్టా స్వధయేతి స్వధయా వితష్టా తే వితష్టేతి వితష్టా త ఆవహంతి వహంతి కవయః కవయః పురస్తాత్ పురస్తాద్ దేవేభ్యః దేవేభ్యో జుష్టం జుష్టమిహ ఇహ బరిహిః బరిహిరాసదే ఆసదే దేవానాం ఆసద ఇత్యాసదే దేవానాం పరిశూతం పరిశూతమసి పరిశూతమిది పరిశూతం అసి వరుషవృద్ధం వరుషవృద్ధమసి వరుషవృద్ధమితి వరుషవృద్ధం అసి దేవపరిహిః దేవపరిహిర్మా దేవపరిహిరితి దేవపరిహిః మా త్వా త్వాన్వక్ అన్వం మా మా తిర్యక్ తిర్యక్ పర్వ పర్వతే తేరాధ్యాసం రాధ్యాసమాచ్ఛేత్త ఆచ్ఛేత్తా తే ఆచ్ఛేత్తేత్యాచ్ఛేత్త తే మా రిషం రిషం దేవబలిః దేవబలిః శతవలుషం దేవబలిహిరితి దేవబలిహి శతవలషంవి శతవలషమితి శతవలషం విరోహ రోహ సహస్రవలషా సహస్రవలషావి సహస్రవలషా ఇది సహస్రవలషా విభయం వయగం రుహేమ రుహేమ పృథివ్యా పృథివ్యా సంపృజ సంపృజ పాహి సంపృజ ఇది సంపృజ పాహి సుసంభృతా సుసంభృతా త్వా సుసంభృతేతి సుసంభృతా త్వాసం సంభరామి భరామ్యదిత్యై అదిత్యైరాస్నా రాస్నాసి అసీంద్రాణ్యై ఇంద్రాణ్యై సన్నహనం సన్నహనం పూషా సన్నహనమితి సన్నహనం పూషాతే తే గ్రంథిం గ్రంథిం గ్రథ్నాతు గ్రథ్నాతు సహ సతే తే మాస్థాత్ ఆస్థాత్ సాదింద్రస్య ఇంద్రస్య త్వా త్వా బాహుభ్యాం బాహుభ్యాముత్ బాహుభ్యామితి బాహోభ్యాం ఉద్యచ్ఛే యచ్ఛే బృహస్పతే బృహస్పతేర్మూర్ధా మూర్ధా హరామి హరామ్యురు ఉర్వంతరిక్షం అంతరిక్షమను అన్విహి ఇహి దేవంగమం దేవంగమమసి దేవంగమమితి దేవం గమం అసీత్యసి శుంధధ్వం దైవ్యాయ దైవ్యాయ కర్మణే కర్మణే దేవయజ్జాయై దేవయజ్జాయై మాతరిష్వనః దేవయజ్జాయాయి దేవయజ్జాయై మాతరిష్వనో ఘర్మః ఘర్మోసి అసి ద్యౌః ద్యౌరసి అసి పృథివీ పృథివ్యసి అసి విశ్వధాయాః విశ్వధాయా అసి విశ్వధాయా ఇది విశ్వధాయాః అసి పరమేణ పరమేణ ధామ్నా ధామ్నా దృగుంహస్వ దృగుంహస్వమా మాహ్వాహ హ్వార్వసూనాం వసూనాం పవిత్రం పవిత్రమసి అసి శతధారం శతధారం వసూనాం శతధారమితి శతధారం వసూనాం పవిత్రం పవిత్రమసి అసి సహస్రధారం సహస్రధారగం హుత సహస్రధారమితి సహస్రధారం హుత స్తోక స్తోకో హుత హుతోద్రప్స ద్రప్సోగ్నే అగ్నే బృహతే బృహతే నాకాయ నాకాయ స్వాహా స్వాహాద్యావా పృథివీభ్యావా పృథివీభ్యాగుంసా ద్యావా పృథివీభ్యామిది ద్యావా పృథివీభ్యా సా విశ్వాయు విశ్వాయుస్సా విశ్వాయురితి విశ్వ ఆయు సా విశ్వవ్యచా విశ్వవ్యచా సా విశ్వవ్యచా ఇది విశ్వవ్యచా సా విశ్వకర్మా విశ్వకర్మాసం విశ్వకర్మేతి విశ్వకర్మా సంపృచ్యధ్వం పృచ్యధ్వమృతావరీ ఋతావరీరూర్మిణీ ఋతావరీరిత్యుతవరీ ఊర్మిణీర్మధుమత్తమా మధుమత్తమా మంద్రా మధుమత్తమా ఇది మధుమత్తమా మంద్రాధనస్య ధనస్య సాతయే సాతయే సోమేన సోమేన త్వా త్వా ఆతనచ్మి తనచ్మీంద్రాయ ఇంద్రాయ దధి దధి విష్ణో విష్ణో హవ్యం విష్ణో ఇది విష్ణో హవ్యగం రక్షస్వ రక్షస్వేతి రక్షస్వ కర్మణే వాం వాం దేవేభ్యః దేవేభ్యః శకేయం శకేయం వేషాయ వేషాయ త్వా త్వా ప్రత్యుష్టం ప్రత్యుష్టగం రక్ష ప్రత్యుష్టమిది ప్రతిష్టం రక్ష ప్రత్యుష్టా ప్రత్యుష్టా అరాతయ ప్రత్యుష్టా ఇది ప్రతిష్టా అరాతయో ధూ ధూరసి అసి ధూర్వ ధూర్వధూర్వంతం ధూర్వంతం ధూర్వ ధూర్వతం తంయోస్మాన్ అస్మాన్ ధూర్వతి ధూర్వతి తమ్ తంధూర్వ ధూర్వయం యం వయం వయం ధూర్వామః ధూర్వామస్త్వం త్వం దేవానాం దేవానామసి అసి సస్మితమం సస్మితమం వప్రితమం సస్మితమమితి సస్మితమం పప్రితమంజుష్టతమం పప్రితమమితి పప్రీతమం జుష్టతమం వన్హితమం జుష్టతమమితి జుష్టాతమం వన్హితమం దేవహూతమం వన్హితమమితి వన్హీతమం దేవహూతమమహృతం దేవహూతమమితి దేవహూతమం అహృతమసి అసి హవిర్ధానం హవిర్ధానం దృగుంహస్వ హవిర్ధానమితి హవిః ధానం దృగుంహస్వమా మాహ్వాహ త్వామిత్రస్య మిత్రస్య త్వా త్వాచక్షుషా చక్షుషా ప్ర ప్రేక్షే ఈక్షేమా మా భేః భేర్మా మా సం సంవిత్థాః విత్థామా మా త్వా త్వా హిగుంసిషం హిగుంసిషమురు ఉరువాతాయ వాతాయ దేవస్య దేవస్య త్వా త్వా సవితుః సవితుః ప్రసవే ప్రసవేశ్వినోః ప్రసవ ఇది ప్రాసవే అశ్వినోర్బాహుభ్యాం బాహుభ్యాం పూష్ణః బాహుభ్యామిది బాహోభ్యాం పూష్ణో హస్తాభ్యాం హస్తాభ్యామగ్నగే అగ్నగే జుష్టం జుష్టన్నిః నిర్వపామి ఉపాంగ్నిశోమాభ్యాం అగ్నిశోమాభ్యామిదం అగ్నిశోమాభ్యామిత్యగ్ని సోమాభ్యాం ఇదం దేవానాం దేవానామిదం ఇదము పునః నః సహ సహ స్ఫాత్యై స్ఫాత్యై త్వా త్వాన నారాత్యై రాత్యై సువః సువరభి అభివి విఖ్యేషం శేషం వైశ్వానరం వైశ్వానరం జ్యోతిః జ్యోతిర్దృగుంహంతాం దృగుంహంతాం దుర్యాః దుర్యాద్యావాపృథివ్యోః ద్యావాపృథివ్యోరురు ద్యావాపృథివ్యోరితి ద్యావాపృథివ్యోః ఉర్వంతరిక్షం అంతరిక్షమను అన్విహి ఇహ్యదిత్యాః అదిత్యాస్త్వా త్వోపస్థే ఉపస్థే సాధయామి ఉపస్థైత్యుపాస్థే సాధయామ్యగ్నే అగ్నే హవ్యం హవ్యగం రక్షస్వ రక్షస్వేతి రక్షస్వ దేవో వః సవిత సవితోత్ ఉత్పునాతు పునాత్వచ్ఛిద్రేణ అచ్ఛిద్రేణ పవిత్రేణ పవిత్రేణ వసోః వసో సూర్యస్య సూర్యస్య రశ్మిభిః రశ్మిభిరాపః రశ్మిభిరితి రశ్మీభిః ఆపో దేవీః దేవీరగ్రేపువః అగ్రేపువో అగ్రేగువః అగ్రేపువ ఇత్యగ్రేపువః అగ్రేగువోగ్రే అగ్రేగువ ఇత్యగ్రేగువః అగ్ర ఇమం ఇమం యజ్ఞం యజ్ఞం నయత నయతాగ్రే అగ్రే యజ్ఞపతిం యజ్ఞపతిం ధత్త యజ్ఞపతిమితి యజ్ఞపతిం ధత్త యుష్మాన్ యుష్మానింద్రః ఇంద్రో వృణీత అవృణీత వృత్రతూర్యే వృత్రతూర్యే యూయం వృత్రతూర్యేకి వృత్రతూర్యే యూయమింద్రం ఇంద్రమవృణీధ్వం అవృణీధ్వం వృత్రతూర్యే వృత్రతూర్యే ప్రోక్షితాః వృత్రతూర్యేకి వృత్రతూర్యే ప్రోక్షితాస్థ ప్రోక్షితా ఇది ప్రోక్షితాః స్థాగ్నయే అగ్నయే వః గోజుష్టం జుష్టం ప్ర ప్రోక్షామి ఉక్షామ్యగ్నిశోమాభ్యాం అగ్నిశోమాభ్యాగం శుంధధ్వం అగ్నిశోమాభ్యామిత్యగ్ని సోమాభ్యాం శుంధధ్వం దైవ్యాయ దైవ్యాయ కర్మణే కర్మణే దేవయజ్యాయై దేవయజ్యాయా అవధూతం దేవయజ్యాయా ఇది దేవయజ్యాయై అవధూతకుం రక్షః అవధూతమిత్యవధూతం రక్షోవధూతాః అవధూతా అరాతయః అవధూతా ఇత్యవధూతాః అరాతయోదిత్యాః అదిత్యాస్త్వగ్ త్వగసి అసి ప్రతి ప్రతిత్వా త్వా పృథివీ పృథివీ వేత్తో వేత్వధిశవణం అధిశవణమసి అధిశవణమిత్యధిశవణం అసి వానస్పత్యం వానస్పత్యం ప్రతి ప్రతిత్వా త్వాదిత్యాః అదిత్యాస్త్వక్ త్వగ్వేత్తు వేత్వగ్నేః అగ్నేస్తనోః తనోరసి అసి వాచః వాచో విసర్జనం విసర్జనం దేవవీతయే విసర్జనమితి విసర్జనం దేవవీతయే త్వా దేవవీతయ ఇతి దేవవీతయే త్వా గృహ్ణామి గృహ్ణామ్యద్రిః అద్రిరసి అసి వానస్పత్యః వానస్పత్యః సహ స ఇదం ఇదం దేవేభ్యః దేవేభ్యో హవ్యం హవ్యమం సుషమి సుషమి శమిష్వ సుషమీతి సూక్ష్మి శమిష్వేషం ఇషమా ఆవద వదోర్జం ఊర్జమా ఆవద వదద్యుమత్ ద్యుమద్వదత ద్యుమదితి ద్యుమత్ వదత వయం వయగుం సంఘాతం సంఘాతం జేష్మ సంఘాతమితి సంఘాతం జేష్మ వర్షవృద్ధం వర్షవృద్ధమసి వర్షవృద్ధమితి వర్షవృద్ధం అసి ప్రతి ప్రతిత్వా త్వా వర్షవృద్ధం వర్షవృద్ధం వేత్తు వర్షవృద్ధమితి వర్షవృద్ధం వేత్తు పరాపూతం పరాపూతకుం రక్ష పరాపూతమితి పరాపూతం రక్ష పరాపూతా పరాపూతా అరాతయ పరాపూతా ఇది పరాపూతా అరాతయో రక్షసాం రక్షసాం భాగ భాగోసి అసి వాయు వాయుర్వహ వోవి వివినక్తు వినక్తు దేవః దేవోవః వసవితా సవితా హిరణ్యపాణిః హిరణ్యపాణిః ప్రతి హిరణ్యపాణిరితి హిరణ్యపాణిః ప్రతి గృహ్ణాతు గృహ్ణాద్విది గృహ్ణాతు అవధూతకుం రక్షః అవధూతమిత్యవధూతం రక్షోవధూతాః అవధూతా అరాతయః అవధూతా ఇత్యవధూతాః అరాతయోదిత్యాః అదిత్యాస్త్వక్ త్వగసి అసి ప్రతి ప్రతి త్వా త్వా పృథివీ పృథివీ వేత్తు వేత్తు దివః దివస్కంభనిః స్కంభనిరసి అసి ప్రతి ప్రతి త్వా త్వాదిత్యాః అదిత్యాస్త్వక్ త్వగ్వేత్తు వేత్తు ధిషణాః ధిషణాసి అసి పర్వత్యా పర్వత్యా ప్రతి ప్రతి త్వా త్వా దివః దివస్కంభనిః స్కంభనిర్వేత్తు వేత్తు ధిషణాః ధిషణాసి అసి పార్వతేయీ పార్వతేయీ ప్రతి ప్రతి త్వా త్వా పర్వతిః పర్వతిర్వేత్తు వేత్తు దేవస్య దేవస్య త్వా త్వా సవితుః సవితుః ప్రసవే ప్రసవేష్వినోః ప్రసవైతి ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం బాహుభ్యాం పూష్ణః బాహుభ్యామితి బాహోభ్యాం పూష్ణా హస్తాభ్యాం హస్తాభ్యామధి అధి వపామి వపామి ధాన్యం ధాన్యమసి అసి ధినుహి ధినుహి దేవాన్ దేవాన్ ప్రాణాయ ప్రాణాయ త్వా ప్రాణాయేతి ప్రాణాయ త్వాపానాయ అపానాయ త్వా అపానాయేత్యపానాయ త్వాభ్యానాయ ్యానాయ త్వా యానాయేతి వి అనాయ త్వాదీర్ఘా దీర్ఘామనో అను ప్రసితిం ప్రసితిమాయుషే ప్రసితిమితి ప్రసితిం ఆయుషేధాం ధాం దేవః దేవోవః వస్సవితా సవితా హిరణ్యపాణిః హిరణ్యపాణిః ప్రతి హిరణ్యపాణిరితి హిరణ్యపాణిః ప్రతి గృహ్ణాతు గృహ్ణాత్విది గృహ్ణాతు ధృష్టిరసి అసి బ్రహ్మ బ్రహ్మ యచ్ఛ యచ్ఛాప అపాగ్నే అగ్నేగ్నిం అగ్నిమామాదం ఆమాదం జహి ఆమాదమిత్యామాదం జహినిః విష్క్రవ్యాదం క్రవ్యాదకం సేధ క్రవ్యాదమిరి క్రవ్యాదం సేధా ఆదేవయజం దేవయజం వహ దేవయజమితి దేవయజం వహ నిర్దగ్ధం నిర్దగ్ధకం రక్ష నిర్దగ్ధమితి నిదగ్ధం రక్షో నిర్దగ్ధాః నిర్దగ్ధా అరాతయః నిర్దగ్ధా ఇతి నిదగ్ధాః అరాతయో ధ్రువం ధ్రువమసి అసి పృథివీం పృథివీం దృగుంహ దృగుంహాయుః ఆయుర్దృగుంహ దృగుంహ ప్రజాం ప్రజాన్ జగంహ ప్రజామితి ప్రాజాన్ జగంహ సజాతాన్ సజాతానస్మై సజాతానితి సా జాతాన్ అస్మై యజమానాయ యజమానాయ పరీ పర్యూహ ఓహ ధర్త్రం ధర్త్రమసి అస్యంతరిక్షం అంతరిక్షం దృగంహ దృగంహ ప్రాణం ప్రాణం దృగంహ ప్రాణమిది ప్రా అనం దృగంహాపానం అపానం దృగంహ అపానమిత్యపా అనం దృగంహ సజాతాన్ సజాతానస్మై సజాతానితి స జాతాన్ అస్మై యజమానాయ యజమానాయ పరి పర్యూహ ఊహ ధరుణం ధరుణమసి అసి దివం దివం దృగంహ దృగంహ చక్షు చక్షుర్దృగంహ దృగంహ శ్రోత్రం శ్రోత్రం దృగంహ దృగంహ సజాతాన్ సజాతానస్మై సజాతానితి సా జాతాన్ అస్మై యజమానాయ యజమానాయ పరి పర్యూహ ఊహ ధర్మ ధర్మాసి అసి దిశ దిశో దృగంహ దృగంహ యోనిం యోనిం దృగంహ దృగంహ ప్రజా ప్రజాం దృగంహ ప్రజామితి ప్రజా దృగంహ సజాతాన్ సజాతానస్మై సజాతానితి సజాతాన్ అస్మై యజమానాయ యజమానాయ పరి పర్యూహ ఊహ చితః చితస్థ స్థ ప్రజా ప్రజామస్మై ప్రజామితి ప్రజా అస్మై రయిం రయిమస్మై అస్మై సజాతాన్ సజాతానస్మై సజాతానితి సజాతాన్ అస్మై యజమానాయ యజమానాయ పరి పర్యూహ ఊహ భృగూణాం భృగూణామంగిరసాం అంగిరసాం తపసా తపసా తప్యధ్వం తప్యధ్వం యాని యాని ఘర్మే ఘర్మే కపాలాని కపాలాన్యుపచిన్వంతి ఉపచిన్వంతి వేధస ఉపచిన్వంతీత్యుపచిన్వంతి వేధస ఇది వేధస ఊష్ణస్తాని తాన్యపి అభివ్రతే వ్రత ఇంద్రవాయూ ఇంద్రవాయూవి ఇంద్రవాయూ ఇది ఇంద్ర వాయూ విముంచతాం ముంచతామితి ముంచతాం సంవపామి వపామి సం సమాపః ఆపో అద్భిః అద్భిరగ్మత అద్భిరిత్యతుర్భిః అగ్మతసం సమోషధయః ఓషధయోరసేన రసేన సం సగుం రేవతీః రేవతీర్జగదీభిః జగదీభిర్మధుమతీః మధుమతీర్మధుమతీభిః మధుమతీరితి మధుమతీః మధుమతీభిస్సృజ్యధ్వం మధుమతీభిరితి మధుమతీభిః సృజ్యధ్వమద్భ్యః అద్భ్యః పరి అద్భ్యేత్యభ్యః పరి ప్రజాతాః ప్రజాతాస్థ ప్రజాతాయి ప్రజాతాః స్థసం సమద్భిః అద్భ్యః పృచ్ఛధ్వం అద్భిరిత్యతుర్భిః పృచ్ఛధ్వం జనయత్యై జనయత్యై త్వా త్వాసం సంయౌమి యౌమ్యగ్నయే అగ్నయే త్వా త్వాగ్నేశోమాభ్యాం అగ్నేశోమాభ్యాం మఖస్య అగ్నేశోమాభ్యామిత్యగ్ని సోమాభ్యాం మఖస్య శిరః శిరోసి అసి ఘర్మః ఘర్మోసి అసి విశ్వాయుః విశ్వాయురురు విశ్వాయురితి విశ్వాయుః ఉరు ప్రథస్వ ప్రథస్వోరు ఉరుతే తే యజ్ఞపతిః యజ్ఞపతిః ప్రథతాం యజ్ఞపతిరితి యజ్ఞపతిః ప్రథతాం త్వచం త్వచం గృహ్ణీష్వ గృహ్ణీష్వాంతరితం అంతరితకం రక్షః అంతరితమిత్యంతః ఇతం రక్షోంతరితాః అంతరితా అరాతయః అంతరితా ఇత్యంతః ఇతః అరాతయో దేవః దేవస్త్వా త్వా సవితా సవితా శ్రవయతు శ్రవయతు వరిషిష్ఠే వరిషిష్ఠే అధి అధినాకే నాకేగ్నిః అగ్నిస్తే హే తనువం తనువం మాధి అతిధాక్ ధాగగ్నే అగ్నే హవ్యం హవ్యగుం రక్షస్వ రక్షస్వ సం సంబ్రహ్మణ బ్రహ్మణ పృచ్ఛస్వ పృచ్ఛస్వైకతాయ ఏకతాయ స్వాహా స్వాహా ద్వితాయ, ద్వితాయ స్వాహా, స్వాహా త్రితాయ, త్రితాయ స్వాహా, స్వాహేతి స్వాహా. ఆదే గత ఇంద్రస్య, ఇంద్రస్య బాహుః, బాహురసి అసి దక్షిణః, దక్షిణః సహస్రభృష్టిః, సహస్రభృష్టిః శతతేజాః, సహస్రభృష్టిరితి సహస్రభృష్టిః, శతతేజా వాయుః, శతతేజా ఇది శతతేజాః, వాయురసి అసి తిగ్మతేజాః, తిగ్మతేజాః పృథివీ, తిగ్మతేజా ఇది తిగ్మతేజాః, పృథివీ దేవయజని, దేవయజన్యోషధ్యాః, దేవయజనీతి దేవయజని, ఓషధ్యాస్తే తే మూలం, మూలం మా మాహిగుంసిషం, హిగుంసిషమపహతః, అపహతోరరుః, అపహత ఇత్యపహతః, అరరుః పృథివ్యై, పృథివ్యై వ్రజం, వ్రజం గచ్ఛ, గచ్ఛ గోస్థానం, గోస్థానం వర్షతు, గోస్థానమితి గోస్థానం వర్షతు తే, తే ద్యోః, ద్యోర్వధాన, వధానదేవ, దేవ సవితః, సవితః పరమస్యాం, పరమస్యాం పరావతి, పరావతి శతేన, పరావతీతి పరావతి, శతేన పాశైః, పాశైర్యః, యో అస్మాన్, అస్మాన్ ద్వేష్టి, ద్వేష్టియం, ఎంచ చ భయం, భయం ద్విష్మః, ద్విష్మస్తం, తమతః, అతో మా, మా మౌక్, మౌగపహతః, అపహతోరరుః, అపహత ఇత్యపహతః, అరరుః పృథివ్యై, పృథివ్యై దేవయజన్యై, దేవయజన్యై వ్రజం, దేవయజన్యా ఇది దేవయజన్యై, వ్రజం గచ్ఛ, గచ్ఛ గోస్థానం, గోస్థానం వర్షతు, గోస్థానమితి గోస్థానం వర్షతు తే, తే ద్యోః, ద్యోర్వధాన, వధానదేవ, దేవ సవితః, సవితః పరమస్యాం, పరమస్యాం పరావతి, పరావతి శతేన, పరావతీతి పరావతి, శతేన పాశైః, పాశైర్యః, యోస్మాన్, అస్మాన్ ద్వేష్టి, ద్వేష్టియం, ఇంచ చ భయం, భయం ద్విష్మః, ద్విష్మస్తం, తమతః, అతో మా, మా మౌక్, మౌగపహతః, అపహతోరరుః, అపహత ఇత్యపహతః, అరరుః పృథివ్యాః, పృథివ్యా అదేవయజనః, అదేవయజనో వ్రజం, అదేవయజన ఇత్యదేవయజనః, వ్రజం గచ్ఛ, గచ్ఛ గోస్థానం, గోస్థానం వర్షతు, గోస్థానమితి గోస్థానం వర్షతు తే, తే ద్యోః, ద్యోర్వధాన, వధానదేవ, దేవ సవితః, సవితః పరమస్యాం, పరమస్యాం పరావతి, పరావతి శతేన, పరావతీతి పరావతి, శతేన పాశైః, పాశైర్యః, యోస్మాన్, అస్మాన్ ద్వేష్టి, ద్వేష్టియం, ఇంచ చ భయం, భయం ద్విష్మః, ద్విష్మస్తం, తమతః, అతో మా, మా మౌక్, మౌగరరుః, అరరుస్తే, తే దివం, దివం మా, మా స్కాన్, స్కాన్ వసవః, వసవస్త్వా, త్వాపరి, పరిగృహంతు, గృహంతు గాయత్రేణ, గాయత్రేణ ఛందసా, ఛందసా రుద్రాః, రుద్రాస్త్వా, త్వాపరి, పరిగృహంతు, గృహంతు త్రైష్టుభేన, త్రైష్టుభేన ఛందసా, ఛందసాదిత్యాః, ఆదిత్యాస్త్వా, త్వాపరి, పరిగృహంతు, గృహంతు జాగతేన, జాగతేన ఛందసా, ఛందసా దేవస్య, దేవస్య సవితుః, సవితుః సవే, సవే కర్మ, కర్మ కృణ్వంతి, కృణ్వంతి వేధసః, వేధస ఋతం, ఋతమసి, అస్సి ఋతసదనం, ఋతసదనమసి, ఋతసదనమిత్యుతసదనం, అస్సి ఋతశ్రీః, ఋతశ్రీరసి, ఋతశ్రీరిత్యుతశ్రీః, అసి ధాః, ధాసి, అసి స్వధా, స్వధాసి, స్వధేతి స్వధా, అస్యుర్వీ, ఉర్వీ చ, చాసి, అసి వస్వీ, వస్వీ చ, చాసి, అసి పురా, పురా క్రూరస్య క్రూరస్య విసృప విసృపో విరప్సిన్ విసృప ఇది విసృప విరప్సిన్ను దాదాయ విరప్సిన్నిది విరప్సిన్ ఉదాదాయ పృథివీం ఉదాదాయేత్యుత్ ఆదాయ పృథివీం జీరదాను జీరదానుర్యాం జీరదానురితి జీరదాను యామైరయన్ ఐరయన్ చంద్రమసి చంద్రమసి స్వధాభిః స్వధాభిస్తాం స్వధాభిరితి స్వధాభిః తాం ధీరాసః ధీరాసో అనుదృశ్య అనుదృశ్య యజంతే అనుదృశ్యేత్యనుదృశ్య యజంత ఇది యజంతే ప్రత్యుష్టం రక్ష ప్రత్యుష్టమిది ప్రతి అష్టం రక్ష ప్రత్యుష్టా ప్రత్యుష్టా అరాతయ ప్రత్యుష్టా ఇది ప్రతి అష్టా అరాతయోగ్నే అగ్నేర్వ వస్తేష్టేన తేజిష్టేన తేజసా తేజసాని నిష్టపామి తపామి గోష్ఠం గోష్ఠం మా గోష్ఠమితి గోస్థం మాని నిర్మృక్షం వృక్షం వాజినం వాజినం సపద్మసాహం సపద్మసాహపుంసం సపద్మసాహమితి సపద్మసాహం సమ్మార్జ్మి మార్జ్మి వాచం వాచం ప్రాణం ప్రాణం చక్షు ప్రాణమితి ప్రాణం చక్షుశ్రోత్రం శ్రోత్రం ప్రజా ప్రజాయోని ప్రజామితి ప్రజా యోని మాని నిర్మృక్షం వృక్షం వాజినీ వాజినీ సపత్నసాహీ సపత్నసాహీగుంసం సపత్నసాహీమితి సపత్నసాహీ సమ్మార్జ్మి మార్జ్ఞాశాసానా ఆశాసానా సోమనసం ఆశాసానేత్యాశాసానా సోమనసం ప్రజా ప్రజాగం సౌభాగ్యం ప్రజామితి ప్రజా సౌభాగ్యం తనో తనోమితి తనో అగ్నేరనువ్రత అనువ్రత భూత్వా అనువ్రతేత్యనువ్రత భూత్వా సం సమ్మహ్యే మహ్యే సుకృతాయ సుకృతాయకం సుకృతాయేతి సుకృతాయ అమితికం సుప్రజసస్త్వా సుప్రజసైతి సుప్రజసః త్వా వయమ్ వయగుం సుపత్నీః సుపత్నీరుప సుపత్నీరితి సుపత్నీః ఉపసేదిమ సేదిమేతి సేదిమ అగ్నే సపత్నదంభనం సపత్నదంభనమదబ్ధాస సపత్నదంభనమితి సపత్నదంభనం అదబ్ధాసో అదాభ్యం అదాభ్యమిత్యదాభ్యం ఇమం వి విష్యామి స్యామి వరుణస్య వరుణస్య పాశం పాశయ్యం యమవధ్నీత అవధ్నీత సవిత సవిత సుకేత సుకేత ఇది సుకేత ధాతుశ్చ యోనౌ యోనౌ సుకృతస్య సుకృతస్య లోకే సుకృతస్యేతి సుకృతస్య లోకే స్యోనం స్యోనం మే సహ సహ పత్యా ప్రత్యాకరోమి కరోమీతి కరోమి సమాయుషా ఆయుషాసం సం ప్రజయా ప్రజయాసం ప్రజయేతి ప్రజయా సమగ్నే అగ్నే వర్చసా వర్చసా పునః పునరితి పునః సంపత్నీ పత్నీ పత్యా పత్యాహం అహం గచ్ఛే గచ్ఛే సం సమాత్మా ఆత్మా తనువా తనువా మమ మమేతి మమ మహీనాం పయః పయోసి అస్యోషధీనాం ఔషధీనాగుం రసః రసస్తస్య తస్య తే క్షీయమాణస్య అక్షీయమాణస్య నిః నిర్వపామి వపామి మహీనాం మహీనాం పయః పయోసి అస్యోషధీనాం ఔషధీనాగుం రసః రసోదబ్ధేన అదబ్ధేన త్వా త్వాచక్షుషా చక్షుషావ అవేక్షే ఈక్షే సుప్రజాస్త్వాయ సుప్రజాస్త్వాయ తేజః సుప్రజాస్త్వాయేతి సుప్రజాః త్వాయ తేజోసి అసి తేజః తేజోను అనుప్ర ప్రేహి ఇహ్యగ్నిః అగ్నిస్తే తే తేజ తేజోమా మా వి వినయీత్ నైరగ్నే అగ్నేర్జిహ్వా జిహ్వాసి అసి శుభో శుభోర్దేవానాం శుభోరితి శుభో దేవానాం ధామ్నే ధామ్నే ధామ్నే ధామ్నే దేవేభ్యః ధామ్నే ధామ్నైతి ధామ్నే ధామ్నే దేవేభ్యో యజుషే యజుషే యజుషే యజుషే భవ యజుషే యజుష ఇతి యజుషే యజుషే భవ శుక్రం శుక్రమసి అసి జ్యోతిః జ్యోతిరసి అసి తేజః తేజోసి అసి దేవః దేవో వః సవిత సవితోత్ ఉత్పునాతు పునాత్వచ్ఛిద్రేణ అచ్ఛిద్రేణ పవిత్రేణ పవిత్రేణ వసో వసో సూర్యస్య సూర్యస్య రశ్మిభిః రశ్మిభిః శుక్రం రశ్మిభిరితి రశ్మీభిః శుక్రం త్వా త్వా శుక్రాయాం శుక్రాయాం ధామ్నే ధామ్నే ధామ్నే ధామ్నే దేవేభ్యః ధామ్నే ధామ్నైతి ధామ్నే ధామ్నే దేవేభ్యో యజుషే యజుషే యజుషే యజుషే గృహ్ణామి యజుషే యజుషైతి యజుషే యజుషే గృహ్ణామి జ్యోతిః జ్యోతిస్త్వా త్వా జ్యోతిషి జ్యోతిష్యర్చిః అర్చిస్త్వా త్వార్చిషి అర్చిషి ధామ్నే ధామ్నే ధామ్నే ధామ్నే దేవేభ్యః ధామ్నే ధామ్న ఇతి ధామ్నే ధామ్నే దేవేభ్యో యజుషే యజుషే యజుషే యజుషే గృహ్ణామి యజుషే యజుష ఇతి యజుషే యజుషే గృహ్ణామీతి గృహ్ణామి కృష్ణోసి అస్యాఖరేష్ఠః ఆఖరేష్ఠోగ్నయే ఆఖరేష్ఠ ఇత్యాఖరేష్ఠః అగ్నయే త్వా త్వా స్వాహా స్వాహా వేదిః వేదిరసి అసి వరిహిషే వరిహిషే త్వా స్వాహా స్వాహా వరిహిః వరిహిరసి అసి శ్రుభ్యః శ్రుభ్యస్వా శ్రుభ్య ఇతి శ్రుతభ్యః త్వా స్వాహా స్వాహా దివే దివే త్వా త్వాంతరిక్షాయ అంతరిక్షాయ త్వా పృథివ్యై పృథివ్యై త్వా స్వధా స్వధా పితృభ్యః స్వధేతి స్వధా పితృభ్య ఊర్క్ పితృభ్య ఇతి పితృభ్యః ఊర్ధ్వ భవ వర్హిషద్భ్యః వర్హిషద్భ్య ఊర్జా వర్హిషద్భ్య ఇతి వర్హిషద్భ్యః ఊర్జా పృథివీం పృథివీం గచ్చత గచ్చత విష్ణోః విష్ణో స్తూపః స్తూపోసి అస్యూర్ణామ్రతసం ఊర్ణామ్రతసం త్వా ఊర్ణామ్రతసమిత్యూర్ణామ్రతసం త్వా స్తృణామి స్తృణామి శ్వాసస్థం శ్వాసస్థం దేవేభ్యః శ్వాసస్థమితి సు ఆసస్థం దేవేభ్యో గంధర్వః గంధర్వోసి అసి విశ్వావసుః విశ్వావసుర్విశ్వస్మాత్ విశ్వావసురితి విశ్వావసుః విశ్వస్మాదీషతః ఈషతో యజమానస్య యజమానస్య పరిధిః పరిధిరిణః పరిధిరితి పరిధిః ఇడ ఈడితః ఈడిత ఇంద్రస్య ఇంద్రస్య బాహుః బాహురసి అసి దక్షిణః దక్షిణో యజమానస్య యజమానస్య పరిధిః పరిధిరిణః పరిధిరితి పరిధిః ఇడ ఈడితః ఈడితో మిత్రావరుణౌ మిత్రావరుణౌ త్వా మిత్రావరుణావితి మిత్రావరుణౌ త్వోత్తరతః ఉత్తరతః పరి ఉత్తరత ఇత్యుత్తరతః పరిధత్తాం ధత్తాం ధ్రువేణ ధ్రువేణ ధర్మణా ధర్మణా యజమానస్య యజమానస్య పరిధిః పరిధిరిడః పరిధిరితి పరిధిః ఇడ ఈడితః ఈడితః సూర్యః సూర్యస్త్వా త్వా పురస్తాత్ పురస్తాత్ పాతు పాతు కస్యాః కస్యాశ్చిత్ చిదభిషస్యాః అభిషస్యా వీతిహోత్రం అభిషస్యా ఇత్యభిషస్యాః వీతిహోత్రం త్వా వీతిహోత్రమితి వీతిహోత్రం త్వా కవే కవే ద్యుమంతం ద్యుమంతగుంసం ద్యుమంతమితి ద్యుమంతం సమిధీమహి విధీమహ్యగ్నే అగ్నే బృహంతం బృహంతమధ్వరే అధ్వరే విషః విషో యంత్రే యంత్రే స్థః యంత్రే ఇది యంత్రే స్థో వసూనాం వసూనాం రుద్రాణాం రుద్రాణామాదిత్యానాం ఆదిత్యానాం సదసి సదసి సీద సీదజుహూః జుహూరుపభృత్ ఉపభృద్ధ్రువా ఉపభృదిత్యుపభృత్ ధ్రువాసి అసి ఘృతాచీ ఘృతాచీనాంనా నాంనా ప్రియేణ ప్రియేణ నాంనా నాంనా ప్రియే ప్రియే సదసి సదసి సీద సీదైతాః ఏతాసన్ అసదన్ సుకృతస్య సుకృతస్య లోకే సుకృతస్యేతి సుకృతస్య లోకే తాః తా విష్ణో విష్ణో పాహి విష్ణో ఇది విష్ణో పాహి పాహి పాహి యజ్ఞం యజ్ఞం పాహి పాహి యజ్ఞపతిం యజ్ఞపతిం పాహి యజ్ఞపతిమితి యజ్ఞపతిం పాహి మాం మాయ్యజ్ఞనియం యజ్ఞనియమితి యజ్ఞనియం భువనమసి అసివి విప్రథస్వ ప్రథస్వాగ్నే అగ్నేయష్టః యష్టరిదం ఇదం నమః నమ ఇతి నమః జుహ్వా ఏహి ఇహ్యగ్నిః అగ్నిస్త్వా పాహ్వయతి వయతి దేవయజ్యాయై దేవయజ్యాయా ఉపభృత్ దేవయజ్యాయా ఇది దేవయజ్యాయై ఉపభృదా ఉపభృదిత్యుపభృత్ ఏహి ఇహి దేవః దేవస్త్వా త్వా సవితా సవితాహ్వయతి వయతి దేవయజ్యాయై దేవయజ్యాయా అగ్నా విష్ణో దేవయజ్యాయా ఇది దేవయజ్యాయై అగ్నా విష్ణో మా అగ్నా విష్ణో ఇత్యగ్నా విష్ణో మా వాం వామవ అవక్రమిషం క్రమిషం వి విజిహాథాం విహాథాం మా మామా మాసం సంతాప్తం తాప్తం లోకం లోకం మే మే లోకకృతౌ లోకకృతౌ కృణుతం లోకకృతావితి లోకకృతౌ కృణుతం విష్ణోః విష్ణో స్థానం స్థానమసి అసీతః ఇత ఇంద్రః ఇంద్రో అకృణోత్ అకృణోద్వీర్యాణి వీర్యాణి సమారభ్య సమారభ్యోర్ధ్వః సమారభ్యేతి సమ్ ఆరభ్య ఊర్ధ్వో అధ్వరః అధ్వరో దివిస్పృశం దివిస్పృశమహృతః దివిస్పృశమితి దివి స్పృశం అహృతో యజ్ఞః యజ్ఞో యజ్ఞపతేః యజ్ఞపతేరింద్రావాన్ యజ్ఞపతేరిది యజ్ఞపతేః ఇంద్రావాన్ స్వాహా ఇంద్రావానితీంద్రావాన్ స్వాహా బృహద్ బృహద్భాః భాః పాహి పాహి మా మాగ్నే అగ్నే దుశ్చరితాత్ దుశ్చరితాదా దుశ్చరితాదితి దుఃచరితాత్ ఆమా మా సుచరితే సుచరితే భజ సుచరిత ఇది సుచరితే భజ మఖస్య మఖస్య శిరః శిరోసి అసి సమ్ సంజ్యోతిషా జ్యోతిషా జ్యోతిః జ్యోతిరంగాం అంగామిత్యంగాం వాజస్య మా ప్రసవేన ప్రసవేనోద్గ్రాభేణ ప్రసవేనేతి ప్రసవేన ఉద్గ్రాభేణోత్ ఉద్గ్రాభేణేత్యుద్గ్రాభేణ ఉదగ్రభీత్ అగ్రభీదిత్యగ్రభీత్ అథ సపత్నాన్ సపత్నాగుం ఇంద్రః ఇంద్రో మే మే నిగ్రాభేణ నిగ్రాభేణాధరాన్ నిగ్రాభేణేతి నిగ్రాభేణ అధరాగుమ్మకః అకరిత్యకః ఉద్గ్రాభం చ ఉద్గ్రాభమిత్యుద్గ్రాభం చ నిగ్రాభం నిగ్రాభం చ నిగ్రాభమితి నిగ్రాభం చ బ్రహ్మ బ్రహ్మదేవాః దేవా అవీవృధన్ అవీవృధన్నిత్యవీవృధన్ అథా సపత్నాన్ సపత్నానింద్రాగ్నీ ఇంద్రాగ్నీ మే ఇంద్రాగ్నీ ఇది ఇంద్ర అగ్నీ మే విశూచీనాన్ విశూచీనామి యస్యతాం అస్యతామిత్యస్యతాం వసుభ్యస్త్వా వసుభ్యైతి వసుభ్యః త్వా రుద్రేభ్యః రుద్రేభ్యస్త్వా త్వాదిత్యేభ్యః ఆదిత్యేభ్యస్త్వా త్వాక్తం అర్తకం విహాణాః విహాణా వియంతు వియంతు వయః వయ ఇది వయః ప్రజాం యోనిం ప్రజామితి ప్రజాం యోనిం మానిః నిర్మృక్షం వృక్షమా ఆప్యాయంతాం ప్యాయంతామాపః ఆపవోషధయః ఓషధయో మరుతాం మరుతాం వృషధయః వృషధయస్థ స్థదివం దివం గచ్ఛ గచ్ఛ తతః తతో నః మా వృష్టిం వృష్టిమా ఏలయ ఈలయేతీరయ ఆయుష్పా అగ్నే ఆయుష్పా ఇత్యాయుః పాః అగ్నేసి అస్యాయుః ఆయుర్మే మే పాహి పాహి చక్షుష్పాః చక్షుష్పా అగ్నే చక్షుష్పా ఇది చక్షుః పాః అగ్నేసి అసి చక్షుః చక్షుర్మే మే పాహి పాహి ధ్రువా ధ్రువాసి అసియం యం పరిధిం పరిధిం పర్యధత్తాః పరిధిమితి పరిధిం పర్యధత్తా అగ్నే పర్యధత్తా ఇది పరి అధత్తాః అగ్నే దేవ దేవ పణిభిః పణిభిర్వీయమానః పణిభిరితి పణిభిః వీయమాణ ఇతి వీయమానః తంతే తదేతరం ఏతమను అనుజోషం జోషం భరామి భరామి నేత్ ఇదేషః ఏషత్వత్ తదపచేతయాతై అపచేతయాతై యజ్ఞస్య అపచేతయాతా ఇత్యపచేతయాతై యజ్ఞస్య పాథః పాథ ఉప ఉపసం సమితం ఇతకం సర్గస్రావభాగాః సర్గస్రావభాగాస్థ సర్గస్రావభాగా ఇది సర్గస్రావభాగాః స్థేషాః ఇషా బృహంతః బృహంతః ప్రస్తరేష్ఠాః ప్రస్తరేష్ఠా బర్హిషదః ప్రస్తరేష్ఠా ఇది ప్రస్తరేస్థాః బర్హిషదశ్చ బర్హిషద ఇది బర్హిషదః సదేవాః దేవామిమాం ఇమాం వాచం వాచమభి అభివిశ్వే విశ్వే గృణంతః గృణంత ఆసద్య ఆసద్యాస్మిన్ ఆసద్యేత్యాసద్య అస్మిన్ బర్హిషి బర్హిషి మాదయధ్వం మాదయధ్వమగ్నేః అగ్నేర్వాం వామపన్నగృహస్య అపన్నగృహస్య సదసి అపన్నగృహస్యేత్యపన్నగృహస్య సదసి సాదయామి సాదయామి సుమ్నాయ సుమ్నాయ సుమ్నిని సుమ్నిని సుమ్నే సుమ్నిని ఇది సుమ్నిని సుమ్నే మా ధత్తం ధత్తం ధ్రువి ధ్రువి ధుర్యౌ ధుర్యౌ పాతం పాతమగ్నే అగ్నే దబ్ధాయో అదబ్ధాయో శీతతమో అదబ్ధాయో ఇత్యదబ్ధా ఆయో అశీతతమో పాహి అశీతతనో ఇత్యశీతతనో పాహి మాద్య అద్య దివః దివః పాహి పాహి ప్రసిత్యై ప్రసిత్యై పాహి ప్రసిత్యా ఇది ప్రసిత్యై పాహి దురిష్ట్యై దురిష్ట్యై పాహి దురిష్ట్యా ఇది దుహోరిష్ట్యై పాహి దురద్మన్యై దురద్మన్యై పాహి దురద్మన్యా ఇది దుహోరద్మన్యై పాహి దుశ్చరితాత్ దుశ్చరితాదవిషం దుశ్చరితాదితి చరితాత్ అవిషన్నః నః పితుం పితుం కృణు కృణు సుషదా సుషదా యోనిం సుషదేతి సుసదా యోనిఘ్ స్వాహా స్వాహా దేవాః దేవా గాతువిదః గాతువిదో గాతుం గాతువిద ఇది గాతువిదః గాతుం విత్వా విత్వా గాతుం గాతుమిత ఇత మనసః మనసస్పతే పత ఇమం ఇమన్నః నో దేవ దేవదేవేషు దేవేషు యజ్ఞం యజ్ఞగ్గ స్వాహా స్వాహా వాచి వాచి స్వాహా స్వాహా వాతే వాతే ధాః ధా ఇది ధాః ఉభావాం వామింద్రాగ్నీ ఇంద్రాగ్నీ ఆహువద్ధ్యై ఇంద్రాగ్నీ ఇది ఇంద్ర అగ్నీ ఆహువద్ధ్యా ఉభా ఉభా రాధసః రాధసః సహ సహ మాదయద్ధ్యై మాదయద్భ్యా ఇది మాదయద్ధ్యై ఉభా దాతారౌ దాతార విషాం విషాగుం వజీణాం వజీణాముభా ఉభా వాజస్య వాజస్య సాతయే సాతయే హువే హువే వాం వామితి వాం అశ్రవణం హి భూరిదావత్తరా భూరిదావత్తరా వాం భూరిదావత్తరేతి భూరిదావత్తరా వాం విజామాతుః విజామాతురుత విజామాతురితి విజామాతుః ఉత వాధ ఘా స్యాలాద్ స్యాలాదితి స్యాలాద్ అథా సోమస్య సోమస్య ప్రయతి ప్రయతి యువభ్యాం ప్రయతీతి ప్రయతి యువభ్యామింద్రాగ్ని యువభ్యామిది యువాభ్యా ఇంద్రాగ్ని స్తోమం ఇంద్రాగ్ని ఇదీంద్ర అగ్ని స్తోమం జనయామి జనయామి నవ్యం ఇంద్రామితి నవ్యం ఇంద్రాగ్ని నవతిం ఇంద్రాగ్ని ఇదీంద్ర అగ్ని నవతిం పురః పురో దాసపత్నీ దాసపత్నీరధూనుతం దాసపత్నీరితి దాసపత్నీ అధూనుతమిత్యధూనుతం సాకమేకేన ఏకేన కర్మణా కర్మణేతి కర్మణా శుచిన్ను నుస్తోమం స్తోమం నవజాతం నవజాతమద్య నవజాతమితి నవజాతం అద్యేంద్రాగ్ని ఇంద్రాగ్నివృత్రహణా ఇంద్రాగ్ని ఇదీంద్ర అగ్ని వృత్రహణా ద్విషేథా వృత్రహణేతి వృత్రహణా ద్విషేథామితి ద్విషేథా ఉభాహి హివాం వాగుం సుహవా సుహవా జోహవీమి సుహవేది సుహవా జోహవీమిత తావాజం వాజగుం సద్యః సద్యవుషతే ఉషతే ధేష్ఠా జ్యేష్ఠేతి జ్యేష్ఠా వయమో ఉత్వా పాపథః పథస్పతే పతే రథం రథం న వాజసాతయే వాజసాతయైతి వాజసాతయే ధియే పూషన్ పూషన్న యుజ్మహి అయుజ్మహీత్యయుజ్మహి పథస్పథః పరిపతిం పథస్పథ ఇతి పథః పథః పరిపతిం వచస్య పరిపతిమితి పరిపతి వచస్యా కామేన కామేన కృతః కృతో అభి అభ్యానట్ ఆనటర్కం అర్కమిత్యర్కం సనః నోరాసత్ రాసచ్చురుధః శురుధశ్చంద్రాగ్రాహ చంద్రాగ్రాధియం ధియం చంద్రాగ్రా ఇది చంద్ర అగ్రాహ ధియం ధియగుం శీషధాతి ధియం ధియమితి ధియం ధియం శీషధాతి ప్రపూషా పూషేతి పూషా క్షేత్రస్య పతినా పతినా వయం వయగుం హితేన హితేనేవ ఇవ జయామసి జయామసీతి జయామసి గామశ్వం అశ్వం పోషయిత్నో పోషయిత్వా ఆసః స్వనః నో మృడాతి ీదృశే ఈదృశైతీదృశే క్షేత్రస్య పతే పతే మధుమంతం మధుమంతమూర్మిం మధుమంతమితి మధుమంతం ఊర్మిన్ ధేనుః ధేనురివ ఇవ పయః పయో అస్మాసు అస్మాసు ధుక్ష్వ ధుక్ష్వేతి ధుక్ష్వ మధుశ్చుతం ఘృతం మధుశ్చుతమితి మధుశ్చుతం ఘృతమివ ఇవ సుపూతం సుపూతమృతస్య సుపూతమితి సుపూతం ఋతస్య నః నః పతయః పతయో మృడయంతో మృడయంతి మృడయంతో అగ్నేనయ అయ సుపథా సుపథారాయే సుపథేతి సుపథా రాయే అస్మాన్ అస్మాన్ విశ్వాని విశ్వాని దేవ దేవ వయునాని వయునాని విద్వాన్ విద్వానిది విద్వాన్ యోధ్యస్మద్ అస్మజ్జుహురాణం జుహురాణమేన ఏనో భూయిష్టాం భూయిష్టాం తే నమ ఉక్తిం నమ ఉక్తిం విధేమ నమ ఉక్తిమితి నమ ఉక్తిం విధేమేతి విధేమ తాదేవానాం దేవానామపి అపి పంథాం పంథామగన్మ అగన్మయత్ యచ్చక్నవామ శక్నవామతత్ తదను అను ప్రవోఢుం ప్రవోఢుమిది ప్రవోఢుం అగ్నిర్విద్వాన్ విద్వాన్ సహ సయజాద్ యజాత్ సహ సేత్ ఇదు హోతా హోతా సహ సో అర్ధరాన్ అధ్వరాన్ సహ సహతూన్ ఋతూన్ కల్పయాతి కల్పయాతీతి కల్పయాతి యద్వాహిష్టం వాహిష్టం తత్ తదగ్నయే అగ్నయే బృహత్ బృహదర్చ అర్చ విభావసో విభావసో ఇది విభావసో మహిషీవ ఇవ త్వత్ త్వద్రయిః రయిస్త్వత్ త్వద్వాజాః వాజా ఉత్ ఉదీరతే ఈరత ఇతీరతే అగ్నే త్వం త్వం పారయ పారయా నవ్యః నవ్యో అస్మాన్ అస్మాన్ స్వస్తిభిః స్వస్తిభిరతి స్వస్తిభిరితి స్వస్తిభిః అతి దుర్గాణి దుర్గాణి విశ్వా దుర్గాణీతి దుహోగాని విశ్వేతి విశ్వా పూశ్చ చ పృథ్వీ పృథ్వీ బహుళా బహుళానః న ఉర్వీ ఉర్వీ భవ భవాతోకాయ తోకాయ తనయాయ తనయాయ శం శంయో యోరితి యో త్వమగ్నే అగ్నే వ్రతపా వ్రతపా అసి వ్రతపా ఇతి వ్రతపా అసి దేవ దేవ ఆమర్త్యేషు మర్త్యేష్వా ఏత్యా త్వయ్యజ్ఞేషు యజ్ఞేష్వీద్యః ఈడ్య ఇతీడ్యః యద్వః ఓరయం వయం ప్రమినామ ప్రమినామ వ్రతాని ప్రమినామేతి ప్రమినామ వ్రతాని విదుషాన్ విదుషాన్ దేవాః దేవా అవిదుష్టరాసః అవిదుష్టరాస ఇత్యవిదుః తరాసః అగ్నిష్టత్ తద్విశ్వం విశ్వమా ఆవృణాతి ప్రణాతి విద్వాన్ విద్వాన్ ఏభిః ఏభిర్దేవాన్ దేవాగుం ఋతుభిః ఋతుభిః కల్పయాతి ఋతుభిరిత్రితుభిః కల్పయాతీతి కల్పయాతి. కృష్ణయజుర్వేదే క్రమపాఠే ప్రథమకాండే ప్రథమ ప్రశ్న సమాప్తః. ఓం.